నేల బయలెల్లే దేవుడు దేవాది దేవుడే మా అయ్యప్ప, దివ్యావతార పురుషుడే మా అయ్యప్ప. కోటి కాంతులే ఒలికే మణిహారం మెడలో నా తగ తగమని మెరుగంగా వజ్రాల కిరీటాన్ని శిరసు పైన ధరించే అభయ స్వరూపముతో నీ మా అయ్యప్ప, అవనంతా ఏలుతున్నడే మా అయ్యప్ప. చిరునిచ్చే శబరి వాసుడే మా అయ్యప్ప, చిరునవ్వులు చిందిస్తుండే మా అయ్యప్ప. దేవుడు దేవాది దేవుడే మా అయ్యప్ప, దివ్యావతార పురుషుడే మా అయ్యప్ప. చందమామ కన్న స్వామి సుందరంగా వెలిగేను, కోటి సూర్యుల తేజపు కాంతులు వెదజల్లేను. అభిషేక సేవలందుతూ మా అయ్యప్ప, అందరికి బంధువాయనో మా అయ్యప్ప. దివ్యావతార పురుషుడే మా అయ్యప్ప. కంఠస్వాములను చేరి కండాలను ఎడబాపే, గద స్వాములను చేరి పాదలన్నీ తొలగించే గడప గడప తిరిగే నమ్మో మా అయ్యప్ప, పడి పూజలు అందే నమ్మో మా అయ్యప్ప. దివ్యావతార పురుషుడే మా అయ్యప్ప. పులివాహనమే ఎక్కి పుడమి నేల బయలెల్లే దేవుడు దేవాది దేవుడే మా అయ్యప్ప, దివ్యావతార పురుషుడే మా అయ్యప్ప.